16. త్రిశతీ నామావళ హ ఓం ఐం హ్రీం ఏకానందచిదాకా ఏవమి త్యాగమాబో ఏకభక్తి మదర్సి తా ఏకాగ్రచి తనిర్ధ్యా ఏషణారహితాగ్రత ఏలాస్గంధిచికురాయే ఏనహ కుట వినాళి నేకభోగాయే ఏకరసాయే సకేశ్వర్యప్రదాయన్యై ఏకాతపత్ర సామ్రాజ్య ఐయే ముప్పేట్ ఓం ఆయం హ్రీం శ్రీం ఓం కకార రూపాయ నమః కళ్యాణ్యే కళ్యాణ గుణశాలిన్యే కళ్యాణ శైలశీలను రూయ కమనీయే కళావణి ఏస్ కమలాత్యే కల్మషమైక్ష్య కరుణామూర్త సాగారాయే కదంబ కాననవాసాయే కదంబ కుసుమ ప్రియాయే కందర్ప విద్యాయే కందర్పజనక పొంగవీక్షణాయే కర్పూర విటి సౌర్భ్య కల్లోలిత కలిదోషహరాయే కంజలోచనాయే కకు ప్రజాయే కమ విగ్రహాయే కర్మాది సాక్షి నే కారేణ్యే కర్మఫలప్రదాయే ఏకార రూపాయే ఏకాక్షరే ఏకానేకాక్షరాకృతి వతత్తాదిత్యనిరేస్యాయే సీ ప్రదాయే ఏధమాన ప్రభాయే ఏజదనేజజ్జగదీశ్వర్యే ఏకవీరాదిశం సేవ్యాయే ఏక ప్రాభవశాలిన్యే ఈకార రూపిణ్యే రం ఈసిత్రే ఈప్సి తార్థ ప్రదాయనే ఈదృగత్యవిని రే స్వరత్వ విధాయి న్యే సానాది బ్రహ్మమయే ఈసిత్వాద్యష్ట సిద్ధిదాయే ఈమే జైల్ ఈ క్షణ సృష్టాండకో ట్యై పాయిపో 1:18 ఓం ఆం హీం శ్రీం ఈశ్వర పల్లభాయే ఈడితాయే ఈశ్వరార్ధాంగ శరీరాయే ఈ ఓధి దేవతాయే ఈశ్వర ప్రేరణకరే ఈశతాండవ సాక్షిణ్యే ఈశ్వరోత్సంగ నిలయే ఈతిబాధా వినాశ న్యే ఈహాగరహితాయే శ్రీలలితా త్రిశతీ నామావళహ ఓం ఐం హ్రీం శ్రీం ఓం లతామరాజదళికాయే లంబిముక్తాలతాంచితాయే లంబోదర ప్రసవే ఈశసత్యా ఈషత్స్మితాననాయే 20. లకార రూపాయే లలితాయే లక్ష్మీ వవాణి సేవితాయే లాకిస్యే లలనా రూపాయే లసద్దాడిమ పాటలాయే లలంతికాల సత్ఫాలాన లక్షణోజ్వల దివ్యాంగే లక్షకోట్యండ నాయకాయే లక్ష్యార్థాయే లక్షణగమ్యాయే లబ్ధకామాయే లతాతనవే లభ్యాయే లబ్ధధ్యాయే క్యూ లలాటనే నాచితాయి లయనజ్జితాయే కారూపాయే హీంకారనలదుయే హీంపద ప్రియాయే హీంకార బీజాయే హీంకార మంత్రాయే హ్రీంకార లక్షణాయే హీం జప్సుప్రీతాయే మగ్యే హీం విభూషణాయే హీంశీలాయే హీంపదారాధ్యాయే హీంగర్భాయే హీంపదాభిధాయే హ్రీంకారవాచ్యాయే ఓ హ్రీంకార పూజ్యాయే హీంకార పీఠికాయే హ్రీంకార వేద్యాయే హీంకార చింత్యాయే 0:90 శ్రీం నామావళ్యః ఓం ఐం హీ హ్రీం లలితా త్రిశతీ ఓం ఐం హీం హీం సర్గే హకార రూపాయే హలధృత్ పూజితాయే హరిణీక్షణాయే హరప్రియాయే హరారాధ్యాయే హరిబ్రహ్మేంద్ర సేవితాయే హయారూఢా సేవితాంఘే హయమేధసమర్చితాయే హర్యక్షవాహనాయే హంసవాహనాయే హతదానవాయే హత్యాదిపాపసమన్యే హరిదస్వాది సేవితాయే హ స్థికుంభోత్తునుకుచాయే హస్తికృత్తి ప్రియాంగన హరిద్రా కుంకుమాదిగ్ధాయే హర్యస్వాద్యమరార్చితాయే హరికేశ సఖ్యై హాది విద్యాయే హాలమదాలసాయే 1:90 సకార రూపాయే సర్వజ్ఞాయే సర్వేశై 1:110 సర్వదా సర్వక్య సర్వహంత్రియే సనాతన్యే సర్వాసనద్యాయే సర్వాంగ సుందర్యే సర్వసాక్షిణ్యే సర్వాత్మకాయే సర్వవిమోహినేర్వాధారాయే సర్వగతాయే సర్వానగుణవర్జితాయే సర్వారుణాయే సర్వమాత్రే కకారార్తా కాలహంజ్యో సర్వాభరణభూషితాయే యం కామస్యే కామితార్థదాయే కామసంజీవ న్యే కళ్యాయే కఠిన సనమండలాయే కరభోరవే సర్వమంగళాయే కళానాథముఖ్యే కచజితాంబుదాయే గీ 19:22 శ్రీలలితా త్రిశతీ నామావళ్యః ఓం ఐం హ్రీం శ్రీం కటాష్క్యందికరుణాయక పాళీ ప్రాణనాయక కారుణ్య నిగ్రహాయ కాంతాయే కాంతిధృతజ పాపళ్యే కళాలాపాయే కంబుకం కరసర్జిత పల్లవాయే కల్పనల్లి సమభుజాయే కస్తూరి తిలకోజ్వలాయే 1:37 జ్వతాయే 20 హంసగతే హాటకాభరణోజ్వహారహారికుచాభగా హాకిన్యే హల్యనర్జీ తాయే హరితృత సమారాధ్యాయే హఠాత్కార హతాశ్రాయే హర్షప్రదాచే హవిభ్యో హారసంతమస్తాపహాయే హల్లి హాలాస్య సంతుష్టాయే 1-7-0 హంసమం త్రార్థమాపిణ్యే హానోపాదాన నిర్ముఖాయి హర్షిణ్యే హ్రీం శ్రీం ఓం హరిసోద హోముఖ స్తుత హానివృద్ధి వివర్జిత హయ్యంగ విసహృదయ పారుణాంసుక 9.00 లతాపు లయస్థిత్యుద్భవేశ్వలాస్యదర్శ సంతుష్ట లాభాల లంఘేతరాజా లావణ్యశాలి వైద్య జయ లఘుసిద్ధిదాయే రససవణభాయే లక్ష్మణాగ్రజ పూజిత 2 లథ్యేతరాయే లబ్ధభక్తి సులభాయే లాంగలాయుధాయే లగ్న చామరహస శ్రీశరదా పరివిజితాయే లజ్జా పదసమారాధ్యాయే లంపటాయే 2 లలితా త్రిశతి నామావళ్యః 21 ఓం ఆయం హ్రీం శ్రీ లకలేశ్వ లబ్ధమానా లబ్ధరసాయే లబ్ధసంపత్సమున్నత్యై 200 ఓం ఆయం హ్రీం శ్రీం కారుతరుమంజ్య 200 హీ సకారాఖ్యాయే సమరసాయే సకలాగం సంస్థుతాయే సర్వ వేదాంత తాత్పర్య భూమే హ్రీంకారిణ్యే హీంకారాదయే హీమధ్యాయే హీంశిఖామణే హ్రీంకారకుండాగ్ని శిఖా వై హీంకార శశిచంద్రికాయే హ్రీంకార భాస్కర రుచ్యే హీసికారాంబోధచించలాయే సద్గతిదాయిన్యే సదసదాశ్రయాయే సకళాయే సచ్చిదానందాం ఆయేసి హీంకారకందాంకురికాయే సనకాదమునిధ్యేయాయే 30 హీంకారైకపరాయణ సదాశనకుటుంబిన్యే హీంకారదీర్ఘ కాహంస్యే హీకారోద్యాన కేక్తినే శ్రీంకారణ్యహరిణ్యే కారావాలవల్లహంకార పంజరసు కే హీంకారాంగణ దీపికాయే హ్రీంకారకందరాసిం హ్యై హీంకారాంబుజ భృంగి కాయే హీంకార సుమనోమాధ్వ్యే సకలాధిష్టానరుప సత్వరుప సమాకృత్య సర్వప్రపంచ నిర్మా సమానాధికవణి తాం సర్వోత్తుంగాయే సంగహీనాయే రూపాయే కకారిణ్యే సద్గుణాయే సకలేష్టదాయే అరం 22 శ్రీ లలితా త్రిశతి నామావళహ ఓం ఆయం హ్రీం శ్రీం లబ్ధదేహాయే లభేశ్వర్య సమున్నత్యే ఓం ఆయం హ్రీం శ్రీం కావ్యలోలానే కామేశ్వర మనోహరాయే కామేశ్వర ప్రాణనా దే కామేళోత్సంగవాసిన్యే కామేశ్వరాలింగితాంగే కామేశ్వర సుఖప్రదాయే కామేశ్వర ప్రణయిన్యే కామేశ్వర విలాసి న్యే కామేశ్వర తపస్సి ద్యే కామేశ్వర మన ప్రియాయే కామేశ్వర ప్రాణనాథాయే కామేశ్వర విమోహిన్యే కామేశ్వర బ్రహ్మవిదా కామేశ్వర గుహేశ్వర్యే కామేశ్వర ఆహ్లాదకార్యే కామేశ్వరము హేశ్వర్య కామేశ్వర్యే కామకోటి నిలయాయే లకారిణ్యే కాంక్షి తార్థదాయే 2-6 లధియే లవాంఛితాయే పాపమనోదూరాయే లభోహంకార దుర్గమాయే లక్ష్యే లబ్ధబుద్ధయే లబ్ధలీలాయే లబ్ధయౌవనశాలిన్యే లజాతి సైర్వాంగ సౌందర్యాయే లబ్ధవిభ్రమాయే లబ్ధరాగాయే లబ్ధ్యపతయే స్థానానగమస్తి యో లభోగాపై లసుఖ లబ్ధహర్షాభ పూజితాయే ఇలాం హ్రీంకారమూర్తయే హ్రీంకార సౌధశృంగ కపోతికాయే హ్రీంకార దుద్ధాబ్ధిసుధాయే హ్రీంకార కమలేందిరాయే హీంకార మణిదీపార్చీపే హ్రీంకారతకు సారికాయే హీంకార పేటకమణయే హీంకారాదర్శబింబికాయే శ్రీ లలితా త్రిశతి నామావళ్యః ఓం ఆయం హ్రీం శ్రీం హ్రీంకారకోశాశిలతాయే హీంకారాస్థా ననర్హాఖ్యై వి కారశక్తి కామణయే ఓంకార బోధితాయే హీంకారమయ సౌవర్ణస్తంభ ఓం ఆయం హ్రీం శ్రీం హ్రీంకారనందనారామ నవకల్పకనల్ల 3 ఏస్ హీంకార హిమృద్దంగాయి కారాణన కౌస్తుభాయే హీంకారమత్ర సర్వస్వాయే హ్రీంకారపర సౌఖ్యదాయే 300 విద్రుమపుత్రికాయే హ్రీంకార వేదోపనిషదే హ్రీంకారధ్వరదక్షిణాయే శ్రీమద్రాజరాజేశ్వర్య ఓం ఆయం హ్రీం శ్రీ నమః శ్రీ లలితా త్రిశతి స్తోత్రరత్న నామావళ సమాప్తా.